Book 2 31 مبّي وكتي في المطعم 3 ريستورنت ودا 3 من فضلك 1 مقبلات ناكو وك ستارتر كاوالي من فضلك 1 سلطة ناكو سالاد كاوالي من فضلك 1 شوربة ناكو وك سوب كاوالي من فضلك الحلوى ناكو وك ديزرت كاوالي من فضلك 1 آيس كريم مع كريمة ناكو ويب చేసిన క్రీమ్ తో ఉన్న ఐస్ క్రీమ్ కావాలి من فضلك فواكه او جبنه ناكو కొన్ని పళ్ళు లేదా చీజ్ కావాలి من فضلك نريد ان نفطر ناكو బ్రేక్ ఫాస్ట్ తినాలని ఉంది من فضلك نريد ان نتغدى ناكو లంచ్ తినాలని ఉంది من فضلك نريد ان نتعشى ناكو డిన్నర్ తినాలని ఉంది ماذا تريد حضرتك للفطور మీకు బ్రేక్ఫాస్ట్ లో ఏం కావాలి خبز حمام مع المربى والعسل జామ్ మరియు తేనెలో తయారు చేసిన రోల్స్ కావాలి خبز توست مع سجق وجبنه సాసేజ్ మరియు చీజ్ తో తయారు చేసిన టోస్ట్ కావాలా బైద మస్లూక బాయిల్డ్ చేసిన గుడ్లు కావాలా బైద అయూన్ ఫ్రై చేసిన గుడ్లు కావాలా ఆమ్లెట్ ఆమ్లెట్ కావాలా మిన్ ఫద్లక్ వాహిద్ జబాది ఆఖర్ ఇంకొక కప్పు పెరుగు కావాలి మిన్ ఫద్లక్ ఐదన్ మిల్హ్ వఫుల్ఫుల్ అలాగే కొంచెం ఉప్పు మరియు మిరియాల పొడి కూడా ఇవ్వండి మిన్ ఫద్లక్ కుబ్బాయత్ మా ఉఖ్రా మరొక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి